ఇప్పుడు నేను చదవబోతున్న పుస్తకం ఐజాక్ అసిమోవ్ గారిచే వ్రాయబడి డాక్టర్ వి శ్రీనివాస చక్రవర్తి గారిచే తెలుగులోనికి అనువాదం చేయబడిన రక్తం అనే పుస్తకం. దీనిలో మొత్తం 5 అంశాలు ఉన్నాయి. 1 గుండె, 2 రక్త ప్రసరణ, 3 ఎర్ర కణాలు, 4 తెల్ల కణాలు, 5 ప్లాస్మా. 1 గుండె. మన ఒంటికి ఎక్కడైనా గాయం అయితే రక్తం కారుతుంది. జంతువులకి కూడా దెబ్బ తగిలితే రక్తం కారుతుంది. కాబట్టి ఒంట్లో రక్తం ఉంది అనడానికి ఇది నిదర్శనం. శరీరంలో రక్తం ఎంతో అవసరం అని తేలికగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే రక్తం ఎక్కువగా పోతే నీరసం వస్తుంది. తిరిగి ఆరోగ్యం పుంజుకోవడానికి చాలా కాలం పడుతుంది. రక్తం మరీ ఎక్కువగా పోతే ప్రాణమైపోవచ్చు. ఇలాంటి పరిణామాలు చూసి వెనకటికి జనం రక్తమే ప్రాణం అనుకున్నారు. శరీరంలో సజీవంగా ఉండే పదార్థం రక్తమే అనుకున్నారు. ఉదాహరణకి బైబిల్లో ఇజ్రాయిల్ జాతికి రక్తంతో కూడుకున్న మాంసాహారాన్ని తినొద్దన్న ఆదేశం ఉంది. అలాగే డ్యూటిరోనమీలో రక్తాన్ని సేవించబోకు, ఎందుకంటే రక్తమే జీవం అని ఉంది. కానీ ఆ వాక్యం పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే ఒక్క చుక్క రక్తం కూడా పోకుండా మనుషులు జంతువులు ప్రాణం పోగొట్టుకునే సందర్భాలు ఉంటాయి. అలాగని జీవితానికి రక్తం ముఖ్యం కాదని కాదు, ఒక్క రక్తం మాత్రమే ముఖ్యం కాదని అంటున్నాం. అంతే, రమారమి క్రీస్తుపూర్వం 400 కాలంలో ప్రాచీన గ్రీకు వైద్యుడు హిప్పోక్రటిస్, అతడి అనుచరులు శరీరంలో 4 ముఖ్యమైన ద్రవ్యాలు ఉన్నాయని బోధించేవారు. వాటిలో రక్తం కూడా ఉంది. ఆ 4 ద్రవ్యాల మధ్య సమతూనికకి ఫలితమే ఆరోగ్యం. అయితే ఆరోగ్యం అనేది అంత తేలికైన వ్యవహారం కాదని ప్రస్తుతం మనకి తెలుసు. కానీ రక్తం ప్రాముఖ్యతని మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. శరీరంలో రక్తం స్తబ్దుగా నిశ్చలంగా ఉండదు. కొన్నిసార్లు పెద్ద గాయం అయినప్పుడు రక్తం చివు చివున తన్నుకు రావడం చూస్తుంటాం. అంతేకాక ఉబికే రక్తపు లయ గుండె స్పందనతో సరిపోవడం కూడా గమనించవచ్చు. అది చూసి గుండె తనలో ఉన్న రక్తాన్ని పిండి పదే పదే బయటికి తోస్తూ ఉంటుందేమోనని ప్రాచీనులు ఊహించుకున్నారు. అందరిలోనూ గుండె నిరంతరం కొట్టుకుంటూ ఉంటుంది. ఛాతీ మీద చేయి పెట్టి వింటే గుండె చప్పుడు తెలుసుకోవచ్చు. గుండె చాలా లయబద్ధంగా క్రమబద్ధంగా నిమిషానికి సుమారు 70 కొట్టుకుంటుంది. పెద్దలలో కన్నా పిల్లలలో గుండె కాస్త ఎక్కువ వేగంగా కొట్టుకుంటుంది. మనిషి జీవించినంతకాలము గుండె కొట్టుకుంటుంది. గుండె పనిచేయటం ఆగిపోతే మన పని అయినట్టే. అంటే సజీవంగా ఉండటానికి కేవలం రక్తం ఉంటే సరిపోదని, ఆ రక్తం కదులుతూ ఉండాలని అర్థమవుతోంది. కాబట్టి రక్తాన్ని కదిలించే గుండె అత్యంత అవసరమని తెలుస్తోంది. నిజానికి శరీరంలో గుండె సజీవమైన సచేతనమైన అవయవం అని ప్రాచీనులు అనుకునేవారు. భయం వేసినప్పుడు, ఉద్వేగం కలిగినప్పుడు గుండె మరింత బలంగా వేగంగా కొట్టుకుంటుందని మనకు తెలుసు. అంటే మన భావావేశాలకి హృదయకంపనకి మధ్య సంబంధం ఉన్నట్టేగా. అలాగే పరిగెడుతున్నప్పుడు, పరిశ్రమిస్తున్నప్పుడు గుండె చురుగ్గా పనిచేస్తుంది. నిద్రిస్తున్నప్పుడు నెమ్మదిస్తుంది. మన పని ఎక్కువ అయితే గుండె పని కూడా ఎక్కువ అవుతోంది. మన పని తక్కువైతే గుండె పని కూడా తక్కువ అవుతోంది.